మొట్టమొదటగా తల్లిదండ్రులను పరిశుభ్రమైన ఉన్నతాసనం మీద కూర్చోబెట్టాలి. అప్పుడా బిడ్డలు వారి నుదుట కుంకుమతో బొట్టు పెట్టాలి. వారి శిరస్సు పైన పూలు అక్షతలను చల్లాలి. వారిని పూలమాలలతో అలంకరించాలి. గణేశుడు తన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేసి వారి ఆశీర్వాదం పొందాడు. అలాగే మనం కూడా మన తల్లిదండ్రుల చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేస్తే పృథ్వీ మొత్తానికి ప్రదక్షిణ చేసిన ఫలితం మనకు ప్రాప్తిస్తుంది. ఆ తర్వాత అమ్మా నాన్నలకు శాస్త్రోక్తంగా తలవంచి ప్రణామం చేయాలి. అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా. పళ్ళెంలో కర్పూరం వెలిగించి మీ తల్లిదండ్రులకు హారతి ఇవ్వాలి. See you. ఉన్నతుల చేసావు తండ్రి, ఉన్నతుల చేసావు. రుణము నెలా తీచేము, రుణము నెలా తీచేము, బోధపడదు మాకు. ఓం జయ జయ మాత పితా. జగతిన వెలుగుందే. ఓం జయ జయ మాత పితా. పరమ దయానిధి సద్గురువే, మార్గమునే చూపే, సమార్గమునే చూపే. తల్లి తండ్రులార్చేచు, తల్లి తండ్రులార్చేచు, ఈ జగమే జయమను. ఓం జయ జయ మాత పితా. ఆత్మసుఖము పొందేను, ఆత్మసుఖము పొందేను, పరులను పొందగ చేసేను. ఓం జయ జయ మాత పితా. ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో ఆనందంతో తమ బిడ్డలనొసట తిలకం దిద్దుతారు. తరువాత పిల్లల తలపై స్నేహపూర్వకంగా పుష్పాలను, అక్షతలను వంచుతారు. తరువాత తమ మెడలోని పూలమాలను ఆ చిరంజీవుల మెడలో వేస్తారు. తమ జీవితంలోని ఆశీర్వచనాలన్నీ, ఆనందాలన్నీ పూలమాల రూపంలో వారి మెడలో వేశారని దీని అర్థం. ఇప్పుడు చిరంజీవులంతా కొంతసేపు మౌనం పాటించాలని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమభావంతో చూడాలని, మనఃపూర్వకంగా వారిపై తమ ఆత్మకృపను వర్షింపచేయాలని పూజ్య బాపూజీ గారి పరమ కళ్యాణకార్యకు సందేశం. ఈ సమయంలో పిల్లలు ఎంతో ప్రేమతో, ఆదర భావంతో, సద్భావనతో తమ తల్లిదండ్రుల వైపు చూస్తూ వారిలో ఉన్న అంతర్యామియగు పరమాత్ముడు మాపై ఆశీర్వాద వృష్టి కురిపిస్తున్నాడని భావించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల శిరస్సును ప్రేమతో నిమిరి వారికి తమ శుభాశిస్సులను అందిస్తారు. తమ సంతానాన్ని ప్రేమతో చూస్తారు. పిల్లలు తమ కన్నవారిని ప్రేమతో హృదయానికి హత్తుకుంటారు. పిల్లలు పెద్దవారి నోరును తీపి చేస్తారు. పెద్దలు కూడా పిల్లలకు మధురమైన మిఠాయిలను తినిపిస్తారు. ఇదే పూజ్య సంత్ శ్రీ ఆశారాం బాపూ గారి పావన ప్రేరణతో ప్రారంభమైన మాతృపితృ పూజా దినోత్సవం. తల్లి తండ్రుల భక్తులపై